జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం. ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం దశ శిరసశ్చ వధం నిశామయధ్వం. పరమ భాగవతులారా, శ్రీమద్ రామాయణ అరణ్యకాండ. రావణుడు రెండవ మారు మారీచుని వద్దకు వచ్చాడు. మారీచుడు చాలా హితబోధ చేస్తే, నేను నీ బోధ వినటానికి రాలేదు, నేను నిన్ను శాసించటానికే వచ్చాను, కనుక పద బయలుదేరు అంటే, ఏవముక్త్వాతు వచనం మారీచో రావణం తతః గచ్చావ ఇచ్చబ్రవీత్ దీను భయాత్తు రాత్రించర ప్రభోహో. అలా రాత్రించర ప్రభు యొక్క భయము అంటే, రావణుడే చంపేస్తానంటున్నాడు అని చెప్పి, గచ్చావా సరే బయలుదేరదాం అని, దృష్టశ్చాహం పునస్తేన చరసాపాసిధారిణ మద్వధోజ్జత శస్త్రేణ వినష్టం జీవితంచమే అనుకుంటూ ఉన్నాడు. ఇంకా ఆ రాముడు ఆ చాప శరచాపాసిధారి అయి ముందు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ఆ జీవితం వినష్టం అయిపోయింది, నశించినట్టే లెక్క, చచ్చిన వాడి కింద లెక్క వెళ్ళిపోయాను నేను. నహి రామం పరాక్రమ్య జీవన్ ప్రతినివర్తతే వర్తతే ప్రతిరూపో అసౌ యమదండ హతశ్యతే. రాముని ముందు ఇంకా పడిన తర్వాత ఇక నేను తిరిగి వచ్చేది లేదు. ఎలాగోనంటే ఆ యమదండము, ఆ యముడి పాశము నుంచి అయినా సరే బయటికి రావచ్చేమో, కానీ రామ బాణాల్లో నుంచి మాత్రం బయటికి రాలేము అని అనుకుంటూ ఉన్నాడు. సరే బయలుదేరారు. తతో రావణ మారీచౌ విమానమివ తం రథం ఆరుహ్య యయతు శీఘ్రం తస్మాత్ ఆశ్రమమండలాతు. రావణుడు మారీచుడు విమానము వంటి రథమటది, ఆ రథంలో బయలుదేరారు. మరి ఆనాటి టెక్నాలజీ ఏమిటి అని అంటే మనకి ఏమర్థమవుతుంది? నిజానికి ఆ పదాలు ఈనాడు మనం చూసినందువల్ల అర్థమవుతూ ఉన్నాయి. ఇప్పుడు విమానం వంటి రథాలు, రథము అంటే కారు విమానం రెండు ఉన్నాయి కదా. కార్లు కారుగాను భూమి మీద నడుస్తుంది, అది విమానంగాను పైకి లేస్తుంది. అలాంటిది ఏదో చూపిస్తున్నారు. అదేదో 2050లో అసలు ఎక్కువ అయ్యే వచ్చేస్తాయి అని చెబుతూ ఉన్నారు. ట్రాఫిక్ నేల జాలదు, పైన తిరగాల్సిందే అంటూ ఉన్నారు. ఏమి విచిత్రాలు, ఏమి వింతలో ఈ ప్రపంచం. ఆ పదాల అర్థాలు మరి ఇంతకుముందు ఎలా అర్థం చేసుకునేవాళ్ళు, ఇప్పుడు చూస్తే అలా అనిపిస్తూ ఉన్నది. విమానం వంటి రథము, నేల మీద నడుస్తుంది, ఆకాశం మీద నడుస్తుంది. అలా తథైవ తత్ర పశ్యంతౌ పట్టణాని వనాని చా. పట్టణములు, వనములు, పర్వతములు, నదులు దాటుకుంటూ వస్తూ ఉన్నది. మరి ఏం పట్టణాలు ఎక్కడ ఉన్నాయో మరి పట్టణాలను చెబుతూ ఉన్నారు ఆయన. మనకు తెలిసే ఏం పట్టణాలు పెద్దగా ఏమి మరి మామూలుగా కథలో ఏమీ కనిపించినట్లేవు. లేకపోయినా మరి ఏం పట్టణాలు అక్కడ, నదులు, రాష్ట్రములు, నగరములు అంటూ ఉన్నారు. ఆ దక్షిణాది నుంచే దండకారణ్యానికి వస్తూ ఉన్నారు. దండకారణ్యం సమేత్య, దండకారణ్యానికి వచ్చేశారు. రామచంద్రస్వామి ఆశ్రమ సమీపంలో అవతీర్య రథాతు, ఆ రథాన్ని దిగారు. దిగి అదిగో చెప్తూ ఉన్నాడు మారీచుడితో రావణుడు, ఏతద్ రామాశ్రమ పదం దృశ్యతే కదళీవృతం. అదిగో ఆ రాముని యొక్క ఆశ్రమం కనిపిస్తూ ఉన్నది. అరటి చెట్లు చాలా ఉన్నాయి. శీఘ్రంగా పో అని అంటే, మారీచ మృగో భూత్వా, మారీచుడు అక్కడ మృగము జింకలాగా మారిపోయాడు. సతురూపం సమాస్థాయ మహత్తు అద్భుత దర్శనం. ఆ రూపము అద్భుత దర్శనం అట చూడగానే అద్భుతంగా ఉంది. మొదటి మాటిది అంటే వర్ణించటానికి చెప్పినా కూడా చాలదన్నట్లు మొట్టమొదటి మాట చెప్తూ ఉన్నాడు వాల్మీకి మహర్షి. అద్భుత దర్శనం, అలా కనిపిస్తూ ఉన్నది ఆ జింక, అద్భుతంగా కనిపిస్తూ ఉన్నది. మణిప్రవర శృంగాగ్ర సితాసిత ముఖాకృతి, ఆ కొమ్ములు ఆ చివరిలో ఉన్నటువంటివి ఇంద్రనీల మణులులాగా నిగనిగలాడిపోతూ ఉన్నాయట, నల్లగా నిగనిగలాడుతూ ఉన్నాయి ఆ జింక కొమ్ములు. పైలో మరి అలాగే ఉంటాయి. సిత అసిత నల్లని తెల్లని ఆకృతి, అలాగే రక్త పద్మోత్పల ముఖ ఇంద్రనీలోత్పల స్రవాహ, రక్త పద్మములు ఉత్పలములు ఎర్రని తామరల వంటి, అలాగే కలువల వంటి ముఖము మీద ఉన్నటువంటి మచ్చలు, ఇంద్రనీలము వంటి చెవులు, ఆ చెవులు ఇంద్రనీల మణులలాగా ఉన్నాయి. కించిదభ్యున్నత గ్రీవహ, కొంచెం పైకి ఎత్తినటువంటి మెడ ఇంద్రనీల దళాధర, ఇంద్రనీలమణి వంటి అధరము మొలకలు, ఇంద్రనీల మొలకల వంటి పెదవి అట, కింది పెదవి నల్లగా ఉన్నది. కుందేందు వజ్ర సంకాశ ముదరంచ, కుంద ఇందు వజ్ర, కుందము మల్ల, ఇందు చంద్రుడు, వజ్రము ఇవన్నీ తెలుపు అన్నమాట, వాటితో సమానమైనటువంటి కడుపట కింద భాగము తెల్లగా ఉన్నది. భాస్వరం ప్రకాశిస్తూ ఉన్నది. పద్మ కింజల్క సన్నిభ పార్శ్వశ్చ మధూకనిభ, ఆ ఇప్ప పువ్వుల వంటి, అలాగే తామర రేకుల వంటి పార్శ్వములు అటుప్రక్క ఇటుప్రక్క కనబడుతూ ఉన్నాయి దానికి, అలా ఆకారము. వైడూర్య సంకాశ ఖురహ, వైడూర్యమణి వంటి అంటే పిల్లి కళ్ళ వంటి ఇది అంటారు ఈ వైడూర్యమణి. ఆ వైడూర్యమణి వంటి ఖురములు అంటే గిట్టలు, కింద కాలు గిట్టలు. తను జంఘ సుసంహత, ఆ జంఘలు పిక్కలు అలా వైడూర్యంలాగా మెరిసిపోతూ ఉన్నాయి అన్ని. ఇంద్రాయుధ సవర్ణేన పుచ్చ పుచ్చేన ఊర్ధ్వం విరాజత, ఇంద్రధనస్సులాగా ఉన్నది తోక, అది పైకి లేచి ఉన్నది రంగులు రంగులతో. మనోహర స్నిగ్ధవర్ణో రత్నై నానావిధైర్వృత, మంచి స్నిగ్ధమైన వర్ణం అంటే దట్టంగా ఉన్నది మేగడలాగా, అనేక రత్నములు పోస్తే ఎలా ఉంటుందో అలా రత్నముల చేత తయారైందా ఏమిటిది అన్నట్లుగా ఉన్నది బంగారు లేడి. క్షణేన రాక్షసో జాతో మృగ పరమశోభన, క్షణంలో రాక్షసుడు మృగములా అయిపోయాడు, మంచి ప్రకాశంగా కూడా ఉన్నాడు. చూస్తూ ఉంటే దాన్ని అసలు సొంతం చేసుకోవాలనిపించేటట్లుగా ఉన్నాడు. వనం ప్రజ్వలయన్ రమ్యం రామాశ్రమ పదంచ, ఆ రామాశ్రమ పదము రాముని యొక్క ఆశ్రమ సమీపానికి వచ్చేశాడు. మనోహరం దర్శనీయం రూపం కృత్వా, మనోహరముది మనస్సును హరించేస్తూ ఉంది, దర్శనీయం ఇంకా ఇంకా చూడాలనిపిస్తూ ఉన్నది. ప్రలోభనార్థం వైదేహ్యా, ఆ సీతామహాదేవిని ప్రలోభ పెట్టడానికి ఆమె దీనిని చూడగానే కావాలని కోరుకునేటట్లుగా. నానా ధాతు విచిత్రితం, అనేక విధములైనటువంటి ధాతువుల చేత రంగులు రంగులుగా భాషిస్తూ ఉన్నది ఆ జింక. అలా రూప్యై బిందు శతైశ్చిత్రో భూత్వా, బిందువులు అంటే మచ్చలు వెండి లాగా తలతలతల మెరిసిపోతూ ఉన్నాయట. భంగ్వా అదా కిసలయాన్, ఆ చిగురుటాకులలా తిట్టిట్ట కొరుక్కుంటూ తిరుగుతూ వచ్చేసింది. అరటి చెట్ల పెంచారు, అరటి చెట్లు పెంచుతూ ఉన్నారు, అరిటాకులు అరటి పళ్ళు వాటి కోసమై కాయల కోసంగా పెంచుతూ ఉన్నారు అక్కడే. కర్ణికారాన్ ఇతస్తత, కర్ణికారములంటే కొండగోగులు, ఆ కొండగోగులు వాళ్ళకి ధ్వజానికి గుర్తు కనుక వాటిని కూడా అభిమానంతో అక్కడ వీళ్ళే పెంచుతూ ఉన్నారు నాటి వాటిని. సమాశ్రయన్ మందగతి సీతా సందర్శనం తథా, సీతాదేవి చూడాలి అని చెప్పి అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా వస్తూ ఉన్నాడు. అలా విచచామరా ఆ ముందుకెళ్తున్నాడు, వెనక్కి వస్తున్నాడు, అటే తిరుగుతూ విక్రీడ ఆ మృగములతో కలిసి అలా అలా అలా వచ్చేశాడు, అలా అలా వచ్చేశాడు. తస్మిన్నేవ తతకాలే వైదేహి శుభలోచన. ఆ సమయంలో సీతమ్మ కుసుమాపచయ వ్యగ్ర పువ్వులు కోసుకోవటానికి అట్లా వచ్చింది బయటికి. అవి కూడా వాళ్ళు పెంచినటువంటివే. మరి ఎన్ని రకరకాలైనటువంటి పువ్వులు పెంచి ఉంటారు. కర్ణికారాన్ అశోకాంశ్చ సూతాంశ్చ మదిరేక్షణ. కొండగోగులు, అశోకములు, మామిడి ఇంకా అలా పెంచారు అక్కడ. పువ్వులు కోస్తూ ఆమె అక్కడ తిరుగుతూ ఉన్నది, ఒక బొట్టలో వేసుకుంటూ ఉన్నది. అనర్హ అరణ్యవాసస్య సాతం రత్నమయం మృగం ముక్తామణి విచిత్రాంగం దదర్శ పరమాంగణ. ఆ అరణ్యవాసంలోనే ప్రకాశింపచేస్తూ రత్నమయమైనటువంటిది, ముక్తామణులు తెల్లని ఎర్రని అనేక విధములైనటువంటి విచిత్రములైనటువంటి శరీరము కలిగినటువంటి రంగులు రంగులతో భాషించే దానిని దదర్శ చూసింది సీతమ్మ. సాతం రుచిరదంతోష్టీరూప్యధాతు తనూరుహం విస్మయోత్ఫుల్లనయన సస్నేహం సముదైక్షత. విస్మయం ఆశ్చర్యంగా కళ్ళు పెద్దయి అయిపోయినాయి. ఆహా ఏమిటిది అని చూసిందా తల్లి ఆ జింకను. పశ్యన్ చూసి విచచార పునశ్చిత్రం దీపయన్ నివతద్వనం. ఏం ఎలా తిరుగుతోంది, ఒక దీపంలాగా ఉన్నదే, ఆ దీపంలాగా తిరుగుతూ ఉన్నది, అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉన్నది అని చెప్పి తం దృష్ట్వా అలా చూసింది. అలా చూసి రామునితో అంటూ ఉన్నది, చూసారా చూసారా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో ఆ జింకను చూడండి. ఏమిటి అన్నదమ్ములు ఇద్దరు ఏం చేస్తూ ఉన్నారు, అటు ఇటు దిక్కులు కాదు, చూడండి ఇటు రామలక్ష్మణవు. ఆ రామలక్ష్మణులు ఇద్దరిని కూడా చూడమని కేకేసిందమ్మ. చూశారు ఇద్దరు, ఆనందించాడు రాముడు. చూడగానే అంటూ ఉన్నాడు లక్ష్మణస్వామి, శంకమానస్తు తందృష్ట్వా లక్ష్మణు రామమబ్రవీతు. రామునితో చెప్తూ ఉన్నాడు, చూసి అన్నా తమేవయే నమహం మన్యే మారీచం రాక్షస మృగం. ఇది మామూలు మృగం కాదన్నా, ఇది మారీచుడై ఉంటాడు, వాడే తిరుగుతూ ఉన్నాడు అప్పుడప్పుడు. ఇంతకుముందు కూడా ఒకసారి కంటపడ్డాడన్నావు, వాడే వీడు మారీచుడే, ఏం సందేహం లేదు. వాడు కామరూపి, ఇలాంటి ధరించాలి రూపాలు అని అంటే వాడే. మరి ఎన్నో రూపాలైన ఎన్నో విధాలైనటువంటి మాయలు చేసేటటువంటి వాడు, విన్నాం కదా మనము అని దాన్ని నమ్మవద్దు అన్నాడు లక్ష్మణస్వామి. అంటే అహోరూపమహోలక్ష్మీ స్వర సంపత్య శోభన ముగ్రోద్భుతో విచిత్రాంగో హృదయం హరతీవ మే. అయ్యో అదేమిటి లక్ష్మణ అలా మాట్లాడతావు, అది ఏమి రూపం అసలు, ఏమి దాని యొక్క కాంతి ఎంత అద్భుతంగా ఉన్నదయ్యా, అది చాలా బాగున్నది. యది గ్రహణమభ్యేతి జీవన్నేవ మృగస్తవ ఆశ్చర్యభూతం భవతి విస్మయం జనయిష్యతి. చాలా సంతోషంగా ఉన్నది దాని రూపం కానీ దాని అందం కానీ. కనుక జీవన్ యది తేభ్యతి గ్రహణం మృగసత్తమ జనం నరశాద్దూల రుచిరం మే భవిష్యతి. కనుక దానిని పట్టుకురండి, జీవంతో పట్టుకొచ్చారా పట్టుకురండి, లేదా దాని శార్దు దాని యొక్క అజినం చర్మమైనా సరే ఉపయోగిస్తుంది కదా, అసలు అట్లాంటి చర్మం ఎక్కడుంటుంది. ఆ అయోధ్యకు తీసుకుపోయి అందరికీ చూపించవచ్చుది, ప్రాణాలతో దొరికిందా పట్టుకుని వెళ్దాం, మన అరణ్యవాసం కూడా అయిపోవస్తూ ఉన్నది కదా. కనుక నాకు ఇది తెచ్చిపెట్టండి, నేను ఇంతవరకు ఏమీ కోరలేదు మిమ్మల్ని, కామవృత్తమిదం ఇది నేను కోరుతూ ఉన్నాను అంటే ఆ లక్ష్మణస్వామి వద్దంటూ ఉన్నాడు. అయితే రాముడు మాత్రం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. పశ్య లక్ష్మణ వైదేహ్య స్పృహా మృగగతామిమాం. లక్ష్మణ పనివయ్య, ఏదో కోరుతూ ఉన్నది మీ వదిన, ఇంతవరకు ఏ కోరిక కోరలేదు, కనుక ఆవిడ కోరిక తీరిస్తే బాగుంటుందేమో. ఎక్కడా కూడా ఇట్లాంటిది ఏ వనములలో, నందనవనములో, చైత్రరథములో, కొత్త పృథివ్యాం సౌమిత్రే, భూమి మీద ఎక్కడా కూడా లేదయ్యా ఇలాంటిది. నా మనసు కూడా దోషేస్తూ ఉన్నది. కశ్య రూపమిదం దృష్ట్వా జాంబూనదమయం. జాంబూనదమయం బంగారము అది, అలాగే నానారత్నములు దాని యందు ఉన్నట్లుగా అలంకారములన ఉన్నాయి. అటువంటి దానిని నమను విస్మయవ్రజేతో, ఎవరికి ఆశ్చర్యం కలగదయ్యా. కిం పునర్మైథిలి సీత బాల నారి న విస్మయేతు. అట్లాంటిది సీత మరి ఆమె ఎక్కడ ఏమి చూసినది కాదు కదా, అలాంటిది ఆమె ఆశ్చర్యపడదు అని అంటల్లో విచిత్రమేమున్నది, ఆశ్చర్యపడుతుంది అంటల్లో విచిత్రమేమున్నది. కనుక లక్ష్మణ, మనం ఎన్నో మృగాలను చూశాము, ఇలాంటి దాన్ని మనం ఎక్కడా చూడలేదయ్యా, కనుక ఏం పర్వాలేదు. పశ్య లక్ష్మణ, నువ్వు చూస్తూ ఉండు, నేను నువ్వు జాగ్రత్తగా చూస్తూ ఉండు. ఇక్కడ ఇంకా జటాయువు కూడా ఉన్నాడు ఇక్కడ మనకి రక్షణగా. రాక్షసమాయ మననేం చేస్తుందయ్యా. అహమేవం అహమేనం వధిష్యామి గ్రహీష్యామపి వా మృగం. దాన్ని చంపటమో లేదా పట్టుకురావడమో నే చేస్తా. యావద్గచ్చామి సౌమిత్రే మృగమానయితుం ధృతం. కనుక నేను వచ్చే వరకు దాన్ని ఏదో ఒక రూపంలో తెస్తా నేను. దొరికిందా పట్టుకొని జీవంతో ఉన్నదాన్ని తెస్తా, ఒకవేళ దొరకదా దాన్ని సంహరించైనా చంపేనా తెస్తాను సుమా. నేను వచ్చే వరకు కూడా చూస్తూ ఉండి ఇక్కడ నీవే రక్షణ, ఏమీ భయం లేదు, మీ వదిన గారికి భయం లేకుండా చూస్తూ ఉండు. శంక అవసరం లేదు, అయ్యి సందేహాన్ని విడిచిపెట్టు అని చెప్పి ఆ లక్ష్మణునికి కూడా చెప్పి ఆయన బయలుదేరాడు. రామచంద్రస్వామి జింకను దాన్ని పట్టుకోవటానికై బయలుదేరాడు. అది అటు ఇటు ముహూర్తమే ముహూర్తాదే వద్దృశే ముహూర్త ముహుర్దూరాత్ ప్రకాశతే. ఇక్కడ దగ్గరలో కనపడుతుంది, అలా పట్టుకుందామని వెళ్ళేటప్పటికీ ఎక్కడో దూరంగా ఉంటుంది. ఇది అసలు అక్కడికి వెళ్ళినట్టు కాదు, ఇక్కడ మాయమైపోయి అక్కడ ఉన్నట్టు అదే జరుగుతుంది అక్కడ. ఆయనేమో గ్రహించట్లేదు దానిని, అంత దూరం ఎలా పోయింది అని. సుదూరం ఇలా దూరం ఎలా పోయింది, ఎలా పోయింది అనుకుంటూ ఈయన ఆశ్చర్యపోతూ ఉన్నాడు. అలా దగ్గరలో సరే ఇక ఇది దొరకదు అనుకునే లోపు కనపడుతూ ఉన్నది, బాణానికి కూడా దొరకదు అనుకునే లోపు కనపడుతూ ఉంది. కనపడింది కదా అని వెళ్ళేటప్పటికీ వెళ్ళిపోతూ ఉన్నది. ఈ విధంగా అది అనేక రకాలైనటువంటి చిత్ర విచిత్రములైన స్థితులు గతులు చూపించింది. అద్భుతంగా ఉన్నది అది. అలా వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన కూడా దాని వెంట. ఎంత దూరం వచ్చాడో తెలియదు, సుదూరం చాలా దూరం వెళ్ళిపోయారు. ఎక్కడికి, ఉత్తర దిశగా బయలుదేరారు. అలా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా చూద్దాం తరువాత. జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ.